بسم الله الرحمن الرحيم حم والكتاب المبين إنا أنزلناه في ليلة مباركة إنا كنا منذرين فيها يفرق كل أمر حكيم أمرا كنا مرسلين رحمة من ربك إنه هو السميع العليم رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين لا إله إلا هو يحيي ويميت ربكم ورب آبائكم الأولين بل هم في شك يلعبون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీన్. స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మేము దానిని ఎంతో మేలైన అత్యంత శుభవంతమైన రాత్రివేళ అవతరింపజేశాము, ఎందుకంటే మేము ప్రజలను హెచ్చరించదలచాము. ఈ రాత్రే ప్రతి విషయానికి సంబంధించిన వివేకవంతమైన నిర్ణయం మా ఆజ్ఞానుసారం జారీ అవుతుంది. మేము ఒక ప్రవక్తను నీ ప్రభువు కారుణ్యంగా పంపాలనుకున్నాము. నిశ్చయంగా ఆయన మాత్రమే అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడు. ఆకాశాలకు భూమికి ప్రభువు, భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి వస్తువునకు ప్రభువు. మీరు నిజంగా విశ్వాసులే అయితే ఈ విషయాన్ని గ్రహించండి. ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మరణాన్ని ఇస్తాడు. ఆయనే మీ ప్రభువు, గతించిన మీ పూర్వీకుల ప్రభువు. కాని వాస్తవంగా వారికి నమ్మకం లేదు, అయితే వారు శంకతో ఆడుకుంటున్నారు. وقد جاءهم رسول مبين ثم تولوا عنه وقالوا معلم مجنون إنا كاشف العذاب قليلا إنكم عائدون يوم نبطش البطشة الكبرى إنا منتقمون సరే, స్పష్టమైన పొగను ఆకాశం తీసుకుని వచ్చే దినం కొరకు నిరీక్షించండి. అది ప్రజలను కమ్ముకుంటుంది. ఇదే వ్యధాభరితమైన శిక్ష. అప్పుడు వారు ఇలా అంటారు, ప్రభూ, ఈ శిక్షను మాపై నుండి తొలగించు, మేము విశ్వసిస్తున్నాము. వారి అశ్రద్ధ ఎలా దూరం అవుతుంది? వారి వద్దకు సాక్షాత్తుగా ఒక ప్రవక్త వచ్చినప్పటికీ వారు అతని పట్ల శ్రద్ధ చూపలేదు సరికదా. పైగా ఇతను ఒక పిచ్చివాడు, ఇతరుల నుండి నేర్చుకున్నాడు అని అన్నారు. ఇలా ఉంది వారి పరిస్థితి. మేము శిక్షను కొంచెం తొలగిస్తే మీరు పూర్వం చేస్తూ ఉన్నదానినే మళ్లీ చేస్తారు. మేము గట్టి దెబ్బ కొట్టే ఆ రోజు మేము మీకు ప్రతీకారం చేసే రోజు అవుతుంది. وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ وَأَنْ لَا تَعْلُوا عَلَى اللَّهِ إِنِّي بسلطان مبين وإني عذت بربي وربكم أن ترجمون وإن لم تؤمنوا لي فاعتزلون فدعا ربه أن هؤلاء قوم مجرمون فأسر بعبادي ليلا إنكم متبعون واترك البحر رهوا إنهم جند مغرقون كم تركوا من جنات وعيون وزروع ومقام كريم ونعمة كانوا فيها فاكهين كذلك وأورثناها قوما آخرين فما بكت عليهم السماء والأرض وما كانوا منظرين ولقد نجينا بني إسرائيل من العذاب المهين من فرعون إنه كان عاليا من المسرفين ولقد اخترناهم على علم على العالمين وآتيناهم من الآيات ما فيه بلاء مبين మేము వారికి పూర్వం ఫిరౌను జాతి వారిని ఇటువంటి పరీక్షకే గురి చేశాము. వారి వద్దకు ఎంతో మర్యాదస్థుడైన ఒక ప్రవక్త వచ్చాడు. అతను ఇలా అన్నాడు, అల్లాహ్ సేవకులను నాకు అప్పగించండి, నేను మీ కొరకు వచ్చిన ఒక నమ్మకస్థుడనైన ప్రవక్తను, అల్లాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి, నేను మీ ముందు నా నియామకానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఉంచుతున్నాను, మీరు నా మీద దాడి చేయకుండా నేను మన ప్రభు యొక్క శరణు పొందాను, ఒకవేళ మీరు నా మాట నమ్మకపోతే సరే నా జోలికి మట్టుకు రాకండి. చివరకు అతను ఈ ప్రజలు అపరాధులు అని తన ప్రభువుతో చెప్పుకున్నాడు. ఇలా జవాబు ఇవ్వబడింది, మంచిది, రాత్రికి రాత్రే నా సేవకులను తీసుకుని బయలుదేరు, మిమ్మల్ని వెంటాడటం జరుగుతుంది, సముద్రాన్ని అది ఉన్న స్థితిలోనే విడిచిపెట్టు, అప్పుడు ఈ సైన్యం అంతా మునిగిపోతుంది, వారు ఎన్ని తోటలను ఎన్ని నీటి బుగ్గలను ఎన్ని పొలాలను ఎన్ని అందమైన సౌధాలను వదిలి వెళ్లారు, వారు అనుభవిస్తూ ఉన్న విలాస వస్తువులు ఎన్నో వారి వెనుకనే ఉండిపోయాయి. ఇలా జరిగింది వారి ముగింపు. మేము ఇతరులను ఈ వస్తువులకు వారసులుగా చేశాము, తరువాత వారి కొరకు ఆకాశమూ విలపించలేదు, భూమి విలపించలేదు, వారికి కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు. ఈ విధంగా మేము ఇస్రాయిలు సంతతి వారికి అత్యంత అవమానకరమైన శిక్ష నుండి, ఫిరౌను నుండి విమోచనం కలిగించాము. అతడు హద్దులు మీరిన వారిలో నిజంగానే అగ్రశ్రేణికి చెందినవాడు. వారి పరిస్థితిని ఎరిగి ఉండి కూడా వారికి ప్రపంచంలోని ఇతర జాతులపై ప్రాధాన్యం ఇచ్చాము. వారి కొరకు స్పష్టమైన పరీక్షగా సూచనలను వారికి చూపించాము. أهم خير أم قوم تبع والذين من قبلهم أهلكناهم إنهم كانوا مجرمين وما خلقنا السماوات والأرض وما بينهما لاعبين ما خلقناهما إلا بالحق ولكن أكثرهم لا يعلمون వారు ఇలా అంటారు, మాకు మా మొదటి మరణమే తప్ప తరువాత మరింకేమీ లేదు. దాని తరువాత మేము లేపబడేవారము కానే కాము. నీవు నిజమే పలుకుతున్నట్లయితే మా తాత ముత్తాతలను లేపి తీసుకురా. వారు మేలైన వారా లేక తుబ్బాజాతి వారా, దానికి ముందు వారా? వారు అపరాధులైపోయిన కారణంగానే మేము వారిని నాశనం చేశాము. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, వాటి మధ్య ఉన్న వస్తువులను మేము వినోదం కోసం సృష్టించలేదు సుమా. వాటిని మేము సత్యంతోనే సృష్టించాము, కాని వారిలో అనేకులు ఎరుగరు. వారందరూ లేపబడటానికి నిర్ణయించబడిన సమయం తీర్పు దినమే. ఆనాడు దగ్గర బంధువు అయినా సరే తన దగ్గర బంధువుకి కూడా ఎంతమాత్రం ఉపయోగపడడు. ఎవరి నుండి వారికి ఏ సహాయమూ లభించదు. అల్లాయే ఎవరి మీదైనా కరుణ చూపితే తప్ప. ఆయన శక్తిమంతుడు కరుణామయుడును. خذوه فاعتلوه إلى سواء الجحيم ثم صبوا فوق رأسه من عذاب الحميم ذق إنك أنت العزيز الكريم إن هذا ما كنتم به تمترون يكوم رخشم పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలాగా ఉంటుంది. సలసల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మసలుతూ ఉంటుంది. అతనిని పట్టుకోండి, నరకం మధ్యకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళండి. వాడి తల మీద సలసల కాగే నీటి శిక్షను పొర్లించండి. నీవు గొప్ప బలవంతుడవు, గౌరవనీయుడవు అయిన మనిషివి. మీరు ఏ విషయం రాకను గురించి సందేహించేవారో ఆ విషయం ఇదే. ఇన్నల్ ముత్తఖీన ఫీ మకామిన్ అమీన్ ఫీ జన్నాతిన్ వ ఉయూన్ యల్బసూన మిన్ సుందుసిన్ వ ఇస్తబఖిన్ ముతఖాబిలీన్ كذلك وزوجناهم بحور عين يدعون فيها بكل فاكهة آمنين لا يذوقون فيها الموت إلا الموتة الأولى ووقاهم عذاب الجحيم فضلا من ربك ذلك هو الفوز العظيم. దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల ప్రదేశములో ఉంటారు. ఉద్యానవనాలలో, శెలయేళ్లలో సన్నని పట్టువస్త్రాలు, జరీ పట్టువస్త్రాలు ధరించి ఒకరికొకరు ఎదురుగా కూర్చుండి ఉంటారు. ఇలా ఉంటుంది వారి దర్పం. పసిమిరంగు మేనులు, అందమైన విశాలమైన కళ్ళూ గల స్త్రీలను వారికి ఇచ్చి వివాహం చేస్తాము. అక్కడ వారు రుచికరమైన అన్ని రకాల పదార్థాలను నిస్సంకోచంగా అడుగుతారు. అక్కడ వారు మరణాన్ని ఎన్నటికీ రుచి చూడరు. ప్రపంచంలో వచ్చిన మరణమే మరణం. అల్లాహ్ తన కృపతో వారిని నరక శిక్ష నుండి కాపాడుతాడు. ఇదే గొప్ప సాఫల్యం. فإنما يسرناه بلسانك لعلهم يتذكرون فارتقب إنهم مرتقبون ప్రవక్త, వారు హితబోధ పొందటానికి మేము ఈ గ్రంథాన్ని నీ భాషలో సరళం చేశాము. ఇక నీవు కూడా నిరీక్షించు, వారు కూడా నిరీక్షిస్తున్నారు.